అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే శఠగోపాయ నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశఠగోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం. భక్తులతో, భాగవతోత్తములతో, పరివార సమేతంతో వేంచేసి, అయోధ్యలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి, శ్రీ శఠారి వేదం తిరువాయుమళి 1వ శతకం 3వ దశకంలో 6వ పాసురము పాసురార్ధాన్ని ఆరాయిరప్పడిని నిన్న చెప్పుకున్నాం. ఇంకొంచెం విశేషం ఈరోజు చెప్పుకుందాం. దాదాపుగా ఆరాయిరప్పడిలో ఉన్నటువంటి ఆ పదాలనే విస్తృతంగా చెబుతుంటారు, విషయాలను కూడా. నిజానికి అసలు అంతా ఈ చిత్తు అచిత్తు ఈశ్వరుడు అన్న మూడింటిలోనే ఇమిడిపోయి ఉంటుంది జ్ఞానమంతా. అయితే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే స్థిరపడే అవకాశం ఉంటుంది, కనుక అందుకోసం చెప్పుకోవాల్సిందే తప్పదు. అయితే ఏం చెప్పారు నిన్నానంటే, ఆ జ్ఞానము ఎప్పుడు కూడా జ్ఞానం ఉంటుంది జీవునికి, వాడు అన్ని దిక్కులకు కూడా వ్యాపించి తెలుసుకోగలుగుతాడు అని కూడా చెప్పారు. మరి అతని యొక్క స్వరూపము అది ఈ ఇంద్రియాలకి కనపడదు, అది ఈ ఇంద్రియాలకి కనపడదు, కానీ అతడు ఉన్నట్లుగా మాత్రము యోగం చేత దర్శిస్తారు అని అంటారు. మరి అక్కడ ఏం తెలుసుకుంటారో మనకు తెలియదు. ఉపనిషత్తులు మాత్రము చెప్పినటువంటిది ఇది ఎంత సూక్ష్మము అని అంటే అసలు తెలియదని చెప్పటానికి, ఇంద్రియాలకి తెలియదు అని చెప్పటానికి ఒక మాట చెబుతున్నారు. వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవ సవిజ్ఞేయ సచ అనంత్యాయ కల్పతే. వాలాగ్రము అంటే ఒక వెంట్రుక చివర, ఈ ఒడ్లకి ఉంటాయి చివరిలో కొంత, ఆ చివరిలో ఉండేటటువంటిది ఆ 100 భాగాలు చేసి దానిని మరల 100 భాగాలు చేస్తే, అంటే ఒక భాగాన్ని 100 వందలు అన్నమాట. అంటే ఏమిటిది లెక్క? ఈ లెక్క ఇదేమీ మనకి తెలిసేది అని కాదు, తెలియదని చెప్పటానికి ఒక మాట చెబుతున్నారు. ఊరికే తెలియదు అని అంటే మనము వినం కదా, మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా తెలియదా తెలియదా తెలియదా అంటూ. కానీ హృదయం అయితే తెలుసుకుంటుంది, తెలుసుకోవాల్సింది ఎప్పుడు హృదయంతోనే, కానీ మనస్సుకి నచ్చ చెప్పాలి, అందుకోసం చెప్తూ ఉన్నారు. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులు చెప్పిన మాట. ఒక అతి సూక్ష్మమైనటువంటి వడ్లగింజలో చివరి భాగములు ఆ ముక్కు వాలాగ్రము, లేదు వడ్డగింజకి ఒక ముక్కు ఉంటుంది, ఆ ముక్కుని దాన్ని 100 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని మరల 100 భాగాలు చేయాలట ఒక భాగాన్ని. అసలు ఏం సాధ్యమవుతుంది అది అంటే, నీకు ఇప్పుడు ఈ యంత్రాలతో కూడా సాధ్యం కాదు. ఇప్పుడు పూర్వకాలం అంతా మంత్రాలతో ఉండేది, ఇప్పుడు అది యంత్రాలకు వచ్చేసింది, మారింది కాలం అంతా. ఈ ప్రకృతి శక్తులే ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయి. ఇంకా వాటినే పట్టుకుని ఎలాడతాము అని అంటే కుదరదు. మంత్రాలకేమీ చింతకాయలు ఇప్పుడు ఏమీ రాలవు, అదేమీ అసత్యము కాదు. పూర్వకాలం మంత్రంలో ఉండేది ఆ శక్తి, ఈనాడో అది లేదు. ఆ ప్రకృతి తను మార్చుకుంటూ ఉంటుంది. అది ఎక్కడికి మారింది? యంత్రానికి మారింది ఇప్పుడు. కనుక యంత్రాలతోనే ఉపయోగించుకోవాలి. ఎవడెన్ని చెప్పినా కూడా చాలామంది చెబుతూ ఉంటారు, వైదిక మార్గం అండి. ఒక ఆయన చెన్నై నుండి వస్తాడు, ఆయన అసలు నూతి నీళ్ళు తప్ప ఇక స్నానం చేయడండి, పూర్వాచార పరాయణుడండి అని ఓ బోత అగ చెప్పుకుంటారు. నిజమే, మరి చెన్నై నుండి ఎలా వస్తాడు ఈ పూర్వాచార పరాయణుడు? నడిచి వస్తాడా భూమి మీద? మరి అన్నీ మిగిలినవన్నీ ఈనాటియేగా, నువ్వు రైలు ఎక్కొచ్చినా విమానం ఎక్కొచ్చినా అన్నీ ఆధునిక యంత్రాలేగా, అవి ఎక్కి రావటం వరకునేమి ఎక్కువ వస్తారు. కానీ మళ్ళీ ఈ పంపులతో నీరు కరెంటు ద్వారా పైకి వచ్చే ఈ నీరు మళ్ళీ పనికిరాదట. బావి నీరే స్నానం చేస్తాడన్నంత మాత్రం చేత ఆయన పూర్వాచార పరాయణుడు. నిందించటానికినే చెప్పట్లేదండి, ప్రతిదాన్ని అనుకునేరు. అలా కాదు, సర్వేశ్వరుని యొక్క సంకల్పము చేత జరిగేటటువంటి వాటిని అంగీకరించాలి. ఇంకా పిచ్చిగా ఇంకా మొండిగా చాలామంది ఉన్నారు, అలా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇలా వినేవాళ్ళు ఉన్నారు. కనుక అలా కాదు, అది దాన్ని తెలుసుకోవటం కష్టము అని చెబుతూ ఉన్నారు. కానీ అది మాత్రము అంత సూక్ష్మమైనటువంటిది, ఏ శరీరంలోనైనా అతి సూక్ష్మమైనటువంటి దానిలో ఏకకణ జీవిలో కూడా అది ప్రవేశిస్తుంది. దాన్ని ఏకకణంలోనూ జీవి అంటే అది ఏకకణము శరీరముగా కలవాడు అని అర్థం. ఒక కణం కూడా శరీరంగా ధరిస్తుంది, అది అతి సూక్ష్మమైన దానిని. అలాగే ఒక పెద్ద తిమింగిల గిలము అంటారు, పెద్దది అంటే తిమింగిలము అంటేనే పెద్దది, దాన్ని మింగేదట తిమింగిల గిలము. సముద్ర జంతువులవి, దాంట్లోనూ ఇంతే ఉంటుంది అది. అలాగే చతుర్ముఖ బ్రహ్మలోనూ ఇంతే ఉంటుంది అది, పరమశివునిలోనూ అంతే ఉంటుంది అది. కానీ విభువు అనేటటువంటి వాడు నారాయణుడు. ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ ముగ్గురిని కూడా. మీరు ఆలోచించండి, ఆలోచించి తెలుసుకోండి, జీవస్వరూపమేమో ఇది. మరి పరమాత్మ దేవ మనుష్యాది రూపములను ఎత్తుతూ ఉంటాడు, కానీ అది తెలుసుకోలేం. ఆ హరిహర బ్రహ్మలు స్వరూప స్వభావాలు వాటిని ప్రతిపాదించే శాస్త్రాలు ఆలోచించండి అన్నాడు ఆయన. మీకు ఏది తోస్తే అది చేసుకోండి అన్నాడే, కానీ వరుసనే చెబుతాడు ఆయన. దీన్ని అన్వారుహ్య న్యాయము అంటారు. అంటే త్రిమూర్తులని చూడండి, సరే ఒక్కటిగానే చూడండి అని చెప్పి దాంట్లో కనపడే తేడాలు చూడండి అంటాడు. మరి అయ్యగా పురాణాలు కూడా చెప్పింది అంటే ద్వేషించకండి. ఇప్పటి వాళ్ళు చేసే పనులు ఏంటంటే, అడ్డబుట్టాడిని చూస్తే నిలువుబుట్టాడికి పడదు, నిలువుబుట్టాడిని చూస్తే అడ్డబుట్టాడికి పడదు, కానీ ఇద్దరు కలిసి కులాన్ని కలుపుకోవటానికి మాత్రం ఒకటవుతారండి. మేము బ్రాహ్మణులు మీ అంటానికి మాత్రం ఒకటవుతారు. ఇది ఇదివరకైతే తెలిసేది కాదు, ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రూపుల్లో కనపడుతున్నాయి. మరి ఎలాంటిది నడుస్తూ ఉన్నది అని అంటే, బ్రాహ్మణుల గ్రూపులు అని చెబుతున్నాడు అతను. తన దగ్గర మూడు ఉన్నాయంట గ్రూపులు. ఏంటంటే శైవులది ఒక గ్రూపు, వైష్ణవులది ఒక గ్రూప్ అట, స్మార్థ బ్రాహ్మణులది ఒక గ్రూప్ అట. ఏది కావాలంటే దాంట్లో వాళ్ళని చేర్చుకుంటారంట. తప్పేం లేదు, ఇప్పుడు వాళ్ళ కులాలను వాళ్ళు పోషించుకోవడం తప్పేంటండి. ఇప్పుడు కొంతరికి ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చింది, మరి దాన్ని ఏం చేస్తారు? ఎవరెన్ని గోలు పెట్టినా కూడా మాకు ఇంత ప్రతిభా పాఠవాలు ఉన్నాయంటే ఒప్పుకుంటుందా ప్రభుత్వం? ఏమి ఒప్పుకోదు నీ ప్రతిభా పాఠవాలు. అలాగే ఒకప్పటి నుంచి పూర్వం కొంతమందికే రిజర్వేషన్లు అయి ఉన్నాయి ఆ గుళ్ళల్లో పూజారులుగా చేయటం. ఇది తెలియదు పాపం జనాలకి, ఇది రిజర్వేషన్ అనే సంగతి. అయితే దీంట్లో ఏం చేస్తున్నారు, మరలా మేము సమానమేనని తెలియచెప్పాలని టీటీడీ వాళ్ళు అన్ని కులాలకి ట్రైనింగ్లు ఇస్తున్నారు, అర్చక ట్రైనింగ్లు. ఇదేంటి అన్ని కులాలకి చేంజ్ చేస్తున్నారు, ఆయా వారి వారి గ్రామాలలో ఆయా వాళ్ళ వాళ్ళకి ఒక కాలనీలో వీధిలో పల్లెలో ఏవో ఉంటాయిగా అక్కడ ఆ కులానికే ఒక గుడి కట్టించి ఇచ్చి మళ్ళీ ఒక 5 లక్షలు ఇచ్చి ఆ టీటీడీ గుడి కట్టించి వాడిని అక్కడ పూజారిగా వేస్తున్నారు. మళ్ళీ ఇతర కులాల దాంట్లో పూజారిగా పొరపాటును కూడా మళ్ళీ అక్కడ ఉండదు, ఉండకూడదు కూడాను. అయితే ఇవేమిటేనంటే వ్యవహారము, లోక వ్యవహారాన్ని గమనించమని చెప్తున్నా నేను అంతే. నాకు ఎవడి మీద ద్వేషం లేదు, ఎవడి మీద ప్రేమ లేదు, మరి ప్రతిసారి చెప్పుకోవాలి. ఇన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి, పరమాత్మని ఆశ్రయించండి. ఆ గోలంతా బ్రతుకు తెరువు కోసమే, ఇదంతా కూడా అదే. కనుక పరమాత్మని ఆశ్రయించండి, ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి ఎలా ఉన్నదో. పరమాత్మ అందరికీ సమానమే, పితాహమస్య జగతః, ఆయనే చెప్పేశాడు గీతలో. నేను దేవుని కుమారుడిని అని అనలేదు, దేవదూతని అని అనలేదు ఆయన. మరి మతాలు అవి చెప్పుకున్నాయి, ఎందుకంటే మరి వాళ్ళకి ధైర్యం లేదు చెప్పుకోవటానికి. ఒకవేళ చెప్పుకున్నా కుదరదు, చార్మినార్ నేను అమ్మేస్తానన్నట్టు ఉంటుంది, నేను అమ్మగలను మరి, అది అలా ఉంటుంది. హక్కులేం లేవు వాళ్ళకి. అందుకే ఒక ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, ఒక ఆయన దేవుని దూత అని చెప్పుకున్నాడు. అసలు నేనే ప్రపంచానికి దేవుడు అని చెప్పుకున్నాడు మన శ్రీకృష్ణ స్వామి. నేనేనయ్యా, నేనే పితాహమస్య జగతః మాత ధాత పితామహః, నేను తండ్రిని నేనే, తాతని నేనే, తల్లిని నేనే, గురువు నేనే, దైవము నేనే, అన్నీ నేనేనని చెప్పేసినటువంటి ఆయన. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటూ ఉన్నాం, ఆయనే. కనుక అది తెలుసుకోండి అంటున్నారు ఈయన. ఆలోచించి మరి ఎలా ఆలోచించాలండి అని అంటే, మరి ఋషులు చెప్పారు కదా, ఇప్పుడు భాగవతం చెప్పింది, సత్వం రజస్తమైతి ప్రకృతిర్గుణస్తైర్యుక్త పర పురుష ఏకైహాస్య దత్తే స్థిత్యాదయే హరి విరించి హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోహో నృణాం స్యు. సత్వం రజస్తమైతి ప్రకృతిర్గుణా, సత్వము రజస్సు తమస్సు ప్రకృతి గుణాలు ఇవి స్థితికాలమునందు హరి సత్వగుణాన్ని ధరించి రక్షిస్తూ ఉన్నాడు. అలాగే విరించి సృష్టికాలములు, విరించి బ్రహ్మ అనే పేరు, లయకాలములు రుద్రుడు అని పేరు. మరి సమానమే కదా అనేది మీకు అట్లా కనిపించవచ్చు అక్కడ. కానీ శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోహో నృణాంస్యు. మీకు శ్రేయస్సు అనంటే మోక్షము కావాలి అని అంటే సత్వతనువు ధరించినటువంటి వాడిని ఆశ్రయించండి అంటున్నారు. సత్వతనువు ధరించింది ఎవరు? హరి. ఆయనే మోక్షమిచ్చేత్తు జనార్దనాత్. మరి పరమశివుడు జ్ఞానమిస్తాడు, ఆయన తక్కువేం కాదు, జ్ఞానాన్ని ఆయనే ఇచ్చాడు. మరి మనకిప్పుడు ఆ వ్యాకరణ శాస్త్రం పాణిని రాశాడు కదా, రాశాడు, ఇంకా చాలామంది రాశారు. దాంట్లో మహేశ్వర సూత్రాలు అంటారు, అయ్యి ఉన్ రులు కే ఓంగ యౌచు హయ వరట్ లన్ యమజననం జభై ఘడధష్ జపగడధష్ కప ఛఠ తఠ తౌ కపై శశసర్ హల్ ఇది మహేశ్వరాని సూత్రాణి అంటాడు ఆయన. అవి మహేశ్వర సూత్రాలు, ఆయనే చెప్పాడు. మొదట అక్షర సమామ్నాయము, వర్ణ సమామ్నాయము అనేక పేర్లు చెబుతారు వీటికి. ఇవేగా మరి వీటినే మనం ఈ అక్షరాలనే వాటికి ఒత్తులు చేసి, కొమ్ములు చేసి, గుణింతాలు చేసి, వెనకబెట్టి, ముందు పెట్టి, కింద పెట్టి, పైన పెట్టి ఇంత వాంగ్మయ ప్రపంచాన్ని సృష్టించాం. మొత్తము ఆయనే ఇచ్చాడు. మరి అంతటి మహాపురుషుడు ఆయన, సామాన్యుడా. ఆయన శిష్యుడు పాణిని, మరి ఆయన ద్వారానే వచ్చింది వ్యాకరణం. ఇప్పుడు అలాగే న్యాయ సూత్రాలు కూడా ఆయనే చెప్పాడు అన్నట్టు. మరి ఇప్పుడు అదేదో వస్తూ ఉంది, దాన్ని ఏమంటారు, హరహర మహాదేవ. నేను చూస్తా సీరియల్, నేను పురాణాలు అన్నీ చదువుతా, అన్నీ చూస్తాను, ఏ విధమైనటువంటి దోషము లేదు దాంట్లో. నిన్న వచ్చినటువంటిది న్యాయశాస్త్రం, న్యాయ సూత్రాలు గౌతముడికి చెబుతున్నాడు ఆయన, నువ్వు రచించవయ్యా అని. తర్కశాస్త్రం వచ్చింది, మరి సామాన్యుడు ఆయన, ఇంకా చెప్పుండవచ్చు, మనమేమీ ఈర్ష్యపడవసరం లేదు. మరొక మహానుభావుడు ఉన్నాడు ఆ టీవీల్లో, అసలు ఎక్కడ ఈశ్వర శబ్దం వచ్చినా సరే పరమేశ్వరుడు మంచిదే, పరమేశ్వరుడే ఆయన, చాలా మహామహిమాన్వితుడు ఆయన. అయితే ఆయనే చెబుతూ ఉన్నాడు నారాయణుడే పరమాత్మ అనే సంగతి. ఆ వ్యాకరణాల్లో, ఆ సూత్రాల్లో నారాయణ శబ్దములో నా అణ కావాలి అని అంటే పూర్వపదాత్ సంజ్ఞాయాం అగహ అని ఆయన శిష్యుడు పాణిని రాసిన సూత్రమే నారాయణుడు అనేది విష్ణుమూర్తికి దక్క మరొకడికి లేదు అని చెప్పేస్తుంది. మరి ఆ అనువాకం అనేది నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే అని చెప్పేస్తూ ఉన్నాయి. మరి అక్కడ నారాయణాత్తు విష్ణుర్జాయతే అనలేదు. కనుక ఎంత మహానుభావులండి అసలు వీరందరూ కూడా. పరమశివుడు మహానుభావుడు, ఆయన గురించి ప్రస్తుతించేవారు ఇంకా మహానుభావులు. వీరందరూ కలిసి నారాయణ పరత్వాన్ని చక్కగా నిర్ణయం చేస్తున్నారు. అది తెలుసుకోలేక వారిని మనమేమి నిందించవసరం లేదండి, చాలా మేలు చేస్తున్నారు వాళ్ళంతా. తెలుసుకోలేకపోతే మన తప్పు కానీ వాళ్ళ తప్ప. మరి అంతటి పరమ జ్ఞానము శంకరుని ద్వారానే వస్తూ ఉన్నది ఆయన. అలాగే రామనామానికి విశిష్టత తెలియచెప్పినటువంటి వాడు మహేశ్వరుడు. మరి ఎంత గొప్పదండి ఇది. మరి లోకజ్ఞానం మనకి కావాలి, తెలుసుకోవాలి. రామేశ్వరం అని ఉంటే అక్కడ కాదండి, అది రోమేశ్వరం అంటూ ఏదో మార్పు చేయాలని చూస్తారు. ఎందుకండి, ఏమిటి దాని ద్వారా తప్పేమిటి? వాళ్ళిద్దరూ ఎంత చక్కని ఉత్పత్తులు చెప్పుకున్నారు ఈ విషయాన్ని, ఈ రామ రామేశ్వర శబ్దము యొక్క ఉత్పత్తిని వంశీధరుడనే ఒక ఆయన తెలియచేశాడు. ఎక్కడనంటే శ్రీ మహాభాగవతం వ్యాస భాగవతానికి శ్రీధరీయమని ఒక వ్యాఖ్యానం ఉంది. శ్రీధరుడు ఆ వ్యాఖ్యానము మీద వ్యాఖ్యానం రాశాడు వంశీధరుడు. భాగవతంలో మొదటి శ్లోకానికి 100 అర్థాలు చెప్పాడు ఆయన. చెప్పి నా బుద్ధి మాంద్యం చేత ఆగిపోతూ ఉన్నాను, ఇంకా అవలేదు అన్నాడు. ఆయన చెప్పాడు ఈ రామేశ్వర శబ్ద ఉత్పత్తి ఎలాగోనంటే రామ ఈశ్వరయేవా, రాముడే ఈశ్వరుడుగా కలిగినటువంటి వాడు రామేశ్వరుడు అని పరమశివుడు చెబుతాడట. దానికి ఉత్పత్తి నాకు ఆయనే ఈశ్వరుడు అని. మరి రామచంద్రస్వామి ఏం చెప్పాడని చూపిస్తున్నారు వాళ్ళు సీరియల్లో, రామస్య ఈశ్వర, రామునికి ఈశ్వరుడండి అని చెబుతున్నాడట ఆయన. మరి రామశ్చ అసౌ ఈశ్వరశ్చ, రాముడు ఈశ్వరుడు ఇద్దరునండి అని చెబుతూ ఉన్నారట. అది ఏకశేష వృత్తి అవుతుందని ఋషులు చెబుతూ ఉన్నారట. నష్టం ఏంటండి? దాన్ని ఒప్పుకోవటానికి ఎందుకు బాధ? ఏం బాధ లేదు, హాయిగా. కాకుంటే ఇంకా ఊహకల్పన మరొకటి ఏంటంటే, ఒప్పుకోకూడదు ఏంటంటే, బ్రహ్మహత్యాదోషం వస్తే దానికి శివలింగ ప్రతిష్ఠ చేశాడంటారు. అదేమి ఎవరు చెప్పరు, అది చెప్పేవాళ్ళు పాషండులే, దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఆ సేతు బంధన వేళ ఎందు చేసి ఉండొచ్చు ఆయన. అత్రపూర్వం మహాదేవ అని చెప్పాడు ఆయన. రాముడు కూడా చెప్పాడు, సేతువు దగ్గరకు వచ్చి చెబుతాడు ఇక్కడ మహాదేవుడు ప్రసాదం అకరోత్ ప్రభువు అని వాల్మీకి రామాయణంలో కూడా ఉన్నది. దాన్ని కూడా డొంగ తిరుగుడు వ్యాఖ్యానాలు చేయాలని చూస్తారు చాలామంది. అవసరం లేదండి, అంత ఎందుకు శ్రమ? పరమశివుడు సామాన్యుడు కాదు. రామ రామ రామ రామ మంత్రాన్ని జపించే మహాపురుషుడు ఆయన. కాశీ మరణాన్ ముక్తి అని కాశీలో పంచక్రోశ మధ్యంలో చనిపోయిన ప్రతి జీవికి కూడా కుడిచెవి పైన ఎత్తి ఉంటుందట రామమంత్రం చెబుతాడట ఆయన, మోక్షానికి పంపించేస్తాడు. అందుకు కాశీ మరణాన్ ముక్తి. ఈ సంగతులు తెలుసుకోండి, చాలా ఆనందపడచ్చు. అలా మనకి శాస్త్రాలు చూడండి ఒక్కసారి, ఏమీ బాధ లేదు, చక్కగా ఆలోచన చెయ్యండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎవరు అంటే నమ్మాళ్ళ వారు చెబుతూ ఉన్నారు చక్కగా. మరి బ్రహ్మదేవుడు సామాన్యుడా, ఎవరు తపస్సు చేసినా ఆయన గురించే కదా. రాక్షసులందరూ ఆయన గురించి తపస్సులు చేసినటువంటి వారే, వరాలు పొందినటువంటి వారే. ఇంత చరిత్రలు మనకి బ్రహ్మదేవుడు లేకపోతే ఎలా వస్తాయండి? ఏయో పిచ్చి పిచ్చి కథలు చెబుతుంటారు, ఆ బ్రహ్మదేవుడికి గుడి ఎందుకు లేదు, ఎందుకు లేదంట. బ్రహ్మదేవుడు గుడి కోసమా? బ్రహ్మ నువ్వు కడితే ఉండదా, కట్టు. వీళ్ళందరూ నువ్వు కట్టిన గుళ్ళే, అంటే మానవులు కట్టిన గుళ్ళేనండి. ఏ ఆ స్వయంభూవులు కాదు, స్వయం వ్యక్తాలు కాదు, ఏవీ కాదు ఇవన్నీ. ఆ మానవుడు కట్టించు, నువ్వు కట్టించు, కట్టిస్తే వస్తుంది గుడి. నువ్వెందుకు కట్టించట్లేదంటే తిడతారు, పుట్టించేవాడు ఎలా పుట్టించొచ్చాడు ఏంటని ఒప్పుకోరు ఎక్కడను, అందుకని కట్టరు. ఈ కట్టినటువంటివన్నీ భయంతో కట్టారండి, ఊరికే కట్టారనుకున్నారా? దక్షయజ్ఞంలో వీళ్ళందరినీ ఈ ఋషులని ఈ బ్రాహ్మణులని తన్నారు వాళ్ళంతా. ఆ తర్వాత దేవుడని కొలుస్తున్నారు గిరిజనులు వీళ్ళందరూ కూడా కైలాస పర్వత ప్రాంతంలో. అప్పుడు భయంతో కొలిశారు. వేదములు చెప్పినవి చూడండి నారాయణుడే, దాంట్లో నమక చమక అంటూ ఏవో ఉన్నాయి అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. నమో నమో అంటే నమకము, చమా చమే అంటే చమకము. ఇది తీసుకెళ్ళిపోయి ఆయనకి కట్టుకున్నారు, లింగాభిషేకం చేసుకునియండి. ఏం పోయింది దాని వలచిన నష్టం ఏంటి? శివ శంభు ధాత బ్రహ్మ నారాయణ ఈ పదాలన్నీ కూడా సర్వశాఖ ప్రత్యయ న్యాయం కానీ సర్వవేదాంత ప్రత్యయ న్యాయంతో కానీ నారాయణుని అందే వర్తిస్తూ ఉన్నాయి. శాస్త్రాలన్నీ చెప్పిని సమాలోచన చేయమంటూ ఉన్నారు నమ్మాళ్ళ వారు. ఏకోహవై నారాయణ ఆసీత్ నా బ్రహ్మ నా ఈశాన. నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, బ్రహ్మ లేడు, ఈశానుడు లేడు, నేమే జావా పృథివీ ఏమీ లేవని చెప్పేశాడు. ఉపనిషత్తు అది ఆయన కాదండి, నమ్మాళ్ళ వారు కాదు. ఉపనిషత్తు చెప్పింది మహోపనిషత్తు, అందరూ అంగీకరించారు. ఏమైంది? కనుక ఇలా ఈ వాలాగ్ర శతభాగస్య, ఇది కూడా చాలా జీవతత్వాన్ని కూడా చాలా గొప్పగా చెప్పారండి. ఇది చెప్పింది ఎవరంటే ఇరుపత్తు నాలాయిరప్పటిలో పెరియవాచ్యాంబెళ్ళయ్య గారు చెప్పారు ఈ మాట. ఇక్కడ 5 వ్యాఖ్యానాలు చెప్పుకున్నాం కదా మొదట. ఎందుకోసం మరి ఇన్ని వ్యాఖ్యానాలు అనంటే ఒక్కొక్కరు ఎవరైనా చెప్పకపోయినా మరొకరు చెబుతూనే ఉంటారు. అలాంటివి మనం గ్రహించుకోవాలి. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన దాంట్లో కనపడుతూ ఉన్నది ఇది. కనుక ఎన్ని వ్యాఖ్యానాలు అవసరమే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విశేషము. అన్ని చదివే శక్తి లేకపోతే వదిలేయచ్చు. అలాగే కొందరు కొని చదువుతారు, మరికొందరు కొని చదువుతారు, చదువుకోవచ్చు, ఏం బాధ లేదు. నేను అందర మెప్పింతు కృతుల నయ్యయ్య ఎడలన్నని పోతన్ గారు అన్నట్లుగా అన్ని చూస్తూనే ఉన్నాను. 5 వ్యాఖ్యానాలు, 2 అరుంభదములు పూర్తిగా ఉన్నటువంటి పుస్తకాన్నే పట్టుకుని చెబుతున్నాను నేను. అదిగో అంత గొప్ప విశేషము ఉన్నది అన్నమాట. ఇలా ఆలోచన చేయండి అయ్యా అని చెబుతూ ఉన్నారు ఆయన. అలా విషయాలు ఇప్పుడు ఆయన అందుకని నిరసించడం లేదు. చాలా గొప్పవారండి, అందరూ గొప్పవారే. మరి వారు చాలా గొప్పవారు, మరి జీవులలో వారు గొప్పవారు కదా. బ్రహ్మదేవుడు, సాంబమూర్తి ఇద్దరు గొప్పవారే. ఆయన ఎవడు ప్రద్యుమ్నుడు, ఆ వ్యూహములలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పరమాత్మ వ్యూహాలు 4 కాలస్వరూపంతో ఉన్నటువంటి ఆయన వాసుదేవుడు. పరబ్రహ్మ, ఆ చతుర్ముఖ బ్రహ్మయందు అంతర్యామిగా ఉన్నటువంటి ఆయన ప్రద్యుమ్నుడు. పరమశివునికి అంతర్యామిగా ఉన్న ఆయన సంకర్షణుడు. అందుకే అక్కడ ఎక్కువ శక్తి ఉంటుంది, తేజస్సు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, అక్కడ గుణాలు ఎక్కువ ఉంటాయి. పరమాత్మ అందరిలోనూ ఆయనే ఉంటాడు. మరి చూడండి మనం ఏం చేస్తుంటాము, ఆయన అంశలంటేనే. ఇప్పుడు ఆయుధాలుగా ఆళ్వార్లు వచ్చారు, శంఖంగా ఒక ఆయన, చక్రంగా ఒక ఆయన. చివరికి ఇప్పుడు ఆ సంకర్షణుడు, ఆదిశేషుడు, రామానుజాచార్యులు వారంటేనేమో దేవుడి కంటే ఎక్కువ అని కొలిసేస్తుంటారు. ఆ సంకర్షణుడిలోనే పరమశివుడిలోనే సంకర్షణుడు ఉన్నాడంటే మళ్ళీ ఈయన పేరు తలవకూడదంటారు. ఏమనాలి, ఇంత తెలివి తక్కువ ఎవరు చెప్పగలరండి ఇలాంటి వారికి? ఏమీ అవసరం లేదు. పరమశివుడు కూడా, విష్ణు భక్తుడు ఆయన కూడా, పార్వతీ అమ్మవారు కూడా, విష్ణు సోదరి ఆమె, వారందరూ కూడా దేహరూపంగా బంధువులు. ఆత్మరూపాలైతే అంతా పరమాత్మ తత్వం ఇదంతా. ఇది తెలుసుకోండి, ఎక్కడ ద్వేషించకండి ఒకరిని ఒకరు. అయితే ఉత్కర్షను తగ్గించే చెప్పకండి. ఆయనది తగ్గించవసరం లేదు, ఈయనది తగ్గించవసరం లేదు, గొప్పవారు అని చెప్పండి. అటువంటి వాటిని చెప్పుకుంటూ మనము ముందుకు పోదాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.